చిరు ఆశలు లేత వయసులో చిగురుస్తేనే అందం. తల తల తారల కన్న మెరిసని చిరునవ్వే రాణిస్తం. ఒక్కసారి నీ జన్ముంటుంది గెలుపు జన్మలికి నీ ఇష్టం. చిన్న ఓటమే అడ్డొస్తే మరి నెక్స్ట్ ట్రైల్ కి చకచక దూకే రా. చిరు చిరు ఆశలు లేత వయసులో చిగురుస్తేనే అందం. తల తల తారల కన్న మెరిసని చిరునవ్వే రానేస్తాం. సైడే అందాలనీ తిరిగిల చేసాయి, నీ దరికే ఆనందాలే రప్పించేసాయి. నిదురని తరిమి కొట్టెలా మాట్లాడేసాయి, చేతులు రక్కెలవ్వగా స్వేచ్ఛగా ఎగిరే. లోకమంతటా అదిరే తాళం వెయ్యి నువ్వే వెయ్యరా, నింగి దించి బాస్కెట్ బాల్ కోర్ట్లా చేసి వెయ్యి భూమిని బంధల్లే. చిరు చిరు ఆశలు లేత వయసులో చిగురుస్తేనే అందం. చిరు చిరు ఆశలు లేత వయసులో చిగురుస్తేనే అందం. తల తల తారల కన్న మెరిసని చిరునవ్వే రాణిస్తాం. ఒక్కసారి నీ జన్ముంటుంది గెలుపు జన్మలికనే ఇష్టం. చిన్న ఓటమే అడ్డొస్తే మరి నెక్స్ట్ ట్రైల్ కి చక చక దూకే. అనుకుంది చేయాలంటే అనుసరణం కష్టపడు, బదలే పడి బదలు వాళ్ళ ముఖం మారి పొర. దేనిని ఓడించే శక్తి నీలోనే ఉంది. నువ్వు అనుకున్న గెలుపుకి నెరుగు చేరుకుంటావు. గెలుపు ఏమైందో తెలీదే, అదృష్టం అదృష్టమా వచ్చిందో ఊరి ఊరినిదే పోయిందో. ఇక చూడు చూడు నీ మనసున ఏముందో వినాలో, స్మృత నీ చేతుల్లో ఉంటుంది. ఏదనే బహుమతిగా ఫీల్ అయితే ఎన్ని సూసైడ్లు ఎందుకుంటే బాసు, ఒకసారి ఆలోచించి చూడు. లోలకలక దివన చిక చిక దివియలుకలుక దివన చొక చొక, లకలక దివన చిక చిక దివియలుకలుక దివన చొక చొక. Very ready go romantic go locum interesting. మరి మరిగా ఆలోచిస్తే టైం మేర వేస్టు. మనసులకే మైకం కమే పాటలు పాడే, టీమ్ టైం నే మిస్ అయిపోతే మలీక రాదు. ఆకాశాన్ని అరచేతో తాకే కొత్త రూట్ లేదా, ఇంతకాలము చేసింది దిలే కొత్త లైఫ్ నే మొదలస్తే. చిరు చిరు ఆశలు లేత వయసులో చిగురుస్తేనే అందం. తల తల తారల కన్న మెరిసని చిరునవ్వే రాణిస్తాం. ఒక్కసారి నీ జన్ముంటుంది గెలుపు జన్మలికి నీ ఇష్టం. చిన్న ఓటమే అడ్డొస్తే మరి నెక్స్ట్ ట్రైల్ కి చక చక దూకే రా. సరే సరే సరే సరే. అది సరే, అది సరే.